బ్రహ్మాండ మార్లిన్, ఈ చోటు చాలా బాగుంది. ఏంటి కోరల్, సముద్రం మొత్తం కనిపించేలా ఇల్లు కావాలన్నప్పుడు ఇలాంటి ఇల్లు దొరుకుతుందని నువ్వు అనుకోలేదు కదా? అమ్మయ్యా, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. నువ్వు అడిగినవన్నీ చేశాను, తృప్తేగా మీ మాట నిలబెట్టుకున్నా. ఈ చోటు అంత ఈజీగా దొరకలేదు. ఈ చోటు కోసం ఎన్ని క్లౌడ్ చేపలు పోటీ పడ్డాయో నాకు తెలుసు. నువ్వు అన్నది అక్షరాల నిజం. నేను చాలా కష్టపడ్డాను. మంచి పని చేశారు. ఇరుగు పొరుగు కూడా బాగున్నారు. నీకు ఈ చోటు నిజంగా నచ్చిందా లేదా? నచ్చింది. నాకు ఈ చోటు చాలా బాగా నచ్చింది. అది సరే మార్లిన్, ఇక్కడ వాతావరణం చాలా బాగుంది, పక్కనే మంచి స్కూల్స్ ఉన్నాయి, ఎంతో బాగుంది. కానీ ఇంత పెద్ద చోటు అవసరమా? ఏంటి కోరల్, ఈ చోటు మన కోసం మాత్రమే కాదు, మన పిల్లలకి ఇటువంటి పెద్ద చోటు కావాలి. వాళ్ళు కళ్ళు తెరిచి కిటికీలోంచి ఇలా తల బయట పట్టి వంగి చూస్తారు. ఒక తిమింగలం అలా వెళ్తూ ఉంటుంది. గట్టిగా అరిస్తే పిల్లలు లేస్తారు. ఓ అవునవును, అలా చూడండి, కలలు కంటున్నారు. వీళ్ళకింకా పేర్లు పెట్టాలి. ఇప్పుడే అందరికి పేర్లు పెట్టాలా? పెట్టేద్దాం. ఈ సగానికి మార్లిన్ జూనియర్ అని పెడదాం, ఈ సగానికి కోరల్ జూనియర్ అని పెడదాం. పేర్లు పెట్టేసాం పదా. నీమో అని పేరు పెడదాం. నీమోనా? ఒకటికి కావాలంటే నీమో అని పెడదాం, కానీ మిగతా వాళ్ళందరికీ మార్లిన్ జూనియరే. రెండు రోజుల్లో మన ఇద్దరు అమ్మానాలను కమ్ముతున్నాం. అవును, కానీ అందరూ నాలా లేకుంటే? మార్లే, ఊరికే అన్నాను. ఇక్కడ 400 గుడ్లున్నాయి, అందులో ఖచ్చితంగా ఒకడైనా మీలా ఉంటాడు. ఏంటి మన మొదటి పరిచయం గుర్తుందా? అదేవి నాకు గుర్తులేదు. నేను గుర్చేనా? ఎక్స్క్యూజ్ మీ మిస్, నా పెదాలకి గాలం తగులుకుందేమో, కాస్త చూస్తారా? దగ్గరకు వచ్చి చూడండి, వచ్చి చూడండి. ఎందుకు చూడరు? నేను అందంగా లేనా? అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? కోరల్ త్వరగా లోపలికెళ్ళు. కోరల్ వద్దు, చెప్పిన మాట విను, వాటికేం కాదు. నువ్వు ముందు లోపలికెళ్ళు. బాబు నేను వచ్చేశాను, ఇక అంతా నేను చూసుకుంటాను. ఇక జీవితంలో నీకు ఏ ఆపద రానివ్వను. నేమో ఐదు నిమిషాలు నిద్రపోతాను. సరే సరే టైం అయింది. నీవో నీవో అలాగే ఉండు, కదలకో, నువ్వు రాలేవు, నేను తాగుతాను. సరే దెబ్బ ఎక్కడ తగిలింది తెలీదా? దెబ్బ బయటికి కనిపించకపోయినా రక్తం గట్టగట్టే అవకాశం ఉంది. రక్తం వస్తుందా లేదా? తల తిరుగుతుందా? నా ఒంటి మీద ఎన్ని చార్లు ఉన్నాయి? ముందు అడిగిన దానికి సరిగా జవాబు చెప్పు. కాదు, నీకు నిజంగా ఏదో అయింది. నాకు ఒకటి రెండు మూడు అంతే ఉన్నాయి. అవును, నీకేం కాలేదు. నీ లక్కీ రక్క ఎలా ఉంది? బానే ఉంది. ఊపి చూపించు. ఈ సంవత్సరం నువ్వు కంపల్సరీగా స్కూల్ కు వెళ్లి తీరాలా? ఓ ఐదారు సంవత్సరాల తర్వాత వెళితే తప్పేం లేదుగా. మందేశ్ కూడా మర్చిపోయావు. ఈ హనీమూన్ నిన్ను కుట్టకూడదు కదా నీము. వెళ్ళు. ఒక చోట వదిలేసావు, ఇక్కడ అక్కడ. గుర్తుంచుకో, స్కూల్ కు వెళ్లేది జ్ఞానం పెంచుకోవడానికి. ఈ రోజు స్కూల్ కి మొదటి రోజు. సరే గాని మనం సముద్రం గురించి ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ సేఫ్టీ లేదు. చాలా కరెక్ట్ గా చెప్పావు నీము. ముందు బయట ప్రాబ్లం ఏమన్నా ఉందేమో చూసుకోవాలి. ముందు బయటకు వెళ్ళాలి, తర్వాత లోపలికి రావాలి. మళ్ళీ బయటకు వెళ్ళాలి, తర్వాత లోపలికి రావాలి. అలాగే మరోసారి బయటకి లోపలికి ఒక్కొక్కప్పుడు మూడు నాలుగు సార్లు ఇలా చేయాల్సి ఉంటుంది. ఓకే మనం వెళ్దాం పదా. లేదు, అలాంటి ఆలోచన కూడా లేదు. సముద్రపు తాబేలు వయసు ఎంత? సముద్రపు తాబేళ్ళ ఏమో తెలియదే. పక్కింటి శాండీ ప్లాంక్టన్ ఉన్నాడు చూడు, వాడేం చెప్పాడో తెలుసా? సముద్రపు తాబేళ్లు వందేళ్లు బతుకుతాయట. దిగులు పడకు, అలాంటి తాబేళ్లు చూస్తే దాన్ని అడుగుతాను. అవకాశం దొరికితే సొరచేపతో కూడా మాట్లాడతాను. సముద్రపుడి దాటకూడదు. నరకని పట్టుకో, నరకని పట్టుకో. డాడీ నువ్వు జూలో చేసినట్టు మళ్ళీ ఇక్కడ కూడా చేయవు కదా. అక్కడ జరిగిన వాటన్నిటికీ కారణం నత్త. మన వెళ్ళేదారి సరైందో కాదో తెలియటం లేదు. వచ్చి తీసుకెళ్తారో? అక్కడికెళ్ళి చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, టీచర్ వచ్చేది ఇక్కడికేనా? ఎవరొచ్చారో చూడండి, ఆశ్చర్యంగా ఉంది. అవును, ఆశ్చర్యంగానే ఉంటుంది. నీ పేరు మార్టీ? మార్లిన్. బావ్, టెడ్డీ. పిల్ని. హే, నువ్వు క్లౌన్ ఫిష్ కదూ, నువ్వు జోకులు చెప్తావుగా. మాకు జోక్ చెప్పవా? మాకు జోకులు అంటే ఇష్టం. సాధారణంగా అందరూ అలాగే అనుకుంటారు, కానీ క్లౌన్ ఫిష్ అన్నంత మాత్రాన జోకులు చెప్పాలని రూల్ లేదు. ప్లేట్ మార్చుకో, జోక్ చెప్పడం వదిలిపెట్టు. సరే సరే, నేను ఒక జోక్ చెప్తాను. కొద్ది రోజుల ముందు మా ఇంటి దగ్గర జెల్లీ ఫిష్ కి గోల్డ్ ఫిష్ కి పెళ్లి జరిగింది. అప్పుడు అందరూ కలిసి వాటికి ఒక ఇల్లు కట్టిద్దామన్నారు. ఇల్లు కట్టడానికి జెల్లీ తీసుకురమ్మన్నారు. జెల్లీ అంటే పెళ్లి కొడుకు కదా. కాదు కాదు, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అదేంటంటే జెల్లీ ఫిష్ కి గోల్డ్ ఫిష్ కి పెళ్లి జరిగింది. అప్పుడు జెల్లీకి పెళ్లి ఇరుక్కున్నారా పిల్లలు? ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు? ఎక్కడికి వెళ్తారు? డాడీ డాడీ, నేను వెళ్ళి వాళ్ళతో ఆడుకుంటాను. వాళ్ళతో ఆడుకోవడం కంటే ఆ స్పాంజ్ మీద ఆడుకోవడం మంచిది. నేను అక్కడే ఆడుకుంటాను. మీరు చూడడానికి జోకర్ లో ఉన్నాడు. నేనేం చేసా? నన్ను ఎంత కొడుతున్నారు? తిన్నగా మాట్లాడు. మొదటిసారిగా స్కూల్ వాడికి పుట్టుకతోనే అలా ఉంది. దాన్ని లక్కీ రక్క అని మేము అంటాం. ఇదేంటికల్ని చూసావా? ఇది మిగతా టెంటికల్స్ కన్నా చిన్నదిగా ఉంది. అలా ఉండడం తప్పేం కాదు. ఇలా తిరిగేటప్పుడు ప్రాబ్లమే ఉండదు. నాకు కొంచెం వాటర్ అంటే అలర్జీ. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తంద్రంలో విద్యను బోధిస్తాను, విజ్ఞాన జ్యోతిని వెలిగిస్తాను. ముందుకు సాగుదల్ కొండలు కోనలు లోయలు అన్ని చూద్దాం. నా విద్యార్థులంతా ఎక్కడికి వెళ్ళారబ్బా? ఇక్కడున్నారా? మీరంతా వచ్చి నా మీద కెక్కండి. కరువులలో నీ సారం వంతా నేడే గ్రహించి రేపును చూద్దాం. వెళ్ళచ్చు. ఏయ్ హలో, ఎవరు నువ్వు? నా పేరు నీమో. సరే నీమో, కొత్తగా చేరిన వాళ్ళు నా ప్రశ్నకి జవాబు చెప్పాలి. ఓకే. నువ్వు నివసించే ఇంటికి పేరేంటి? చాలు చాలు, ఇబ్బంది పడకు, రండి మనం బయలుదేరదాం. ఒక విషయం చెప్తాను, వాడికో రెక్క సరిగా లేదు. ఒకవేళ వాడు ఈదడానికి శ్రమపడితే ఓ 10-15 నిమిషాలు రెస్ట్ ఇస్తే చాలు. నీకు టైం అయింది, నువ్వు వెళ్ళు. దిగులు పడకండి, మేమంతా ఒకే చోటు ఉంటాం. ఓకే పిల్లలు, మీరంతా కళ్ళు తెరుచుకుని ఉండండి. దాంతో పాటే నేను చెప్పే విషయాలన్నీ చెవులతో విని పురలో కేక్కించుకోండి. నీకే చెప్తున్నా చిమ్మి. జాగ్రత్తగా వెళ్ళిరా. ఇంత ఫీల్ అయ్యేవాడివి పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపడం? మరి పిల్లల్ని ఎప్పుడు ఇంట్లోనే ఉంచుకుంటామా? ఆ అబ్బాయిని ఆ పెద్దలోకి పంపించేటప్పుడు నాకు బాధగానే ఉండేది. రోజు రోజుకి పెద్దవాళ్ళు అవుతారుగా. పెద్దలోయ ఆ పెద్దలో ఇవైపు వాళ్ళు వెళ్తున్నారు. అవును మీ బుర్ర పట్టించట్లేదా? దానికి చెప్పులు పట్టే వాళ్ళకే ఇవ్వచ్చు. వాళ్ళు పులుసో గిలుసో ఏదో చేసుకుంటారు. ఏయ్ మార్టీ, ఏం కాదులే, ఊరుకో. గుర్రప్ మొహమా, నన్ను ఊరుకోమని చెప్పడానికి నువ్వెవరు? గుర్రప్ మొహం అన్నాడా? పేరు క్లౌన్ ఫిషే గాని జోకులేం వచ్చినట్లేవు. పాపం నష్టలు పరాన్న జీవులు స్వేచ్ఛ జీవులు నక్షత్ర చేపలు అందరూ పనండి. విన్నెముక ఉన్నది విన్నెముక లేని జన జన ప్రాణులు జన ప్రాణులు ఇక తర్వాత పడేది వినండి. నాకు మొక్కలుండాయి మగడాలు ఉన్నాయి సంపదల పెన్నిది చూడండి జలనిది. ఓకే పెద్దలోయ దగ్గరకు వచ్చేసాం. సరే పిల్లలు అందరూ సరదాగా తిరిగి రండి, కానీ తప్పిపోకండి. ప్రపంచంలో పుట్టిన తొలి జీవిని చూడండి. ఈ రకం జీవి కేవలం ఆక్సిజన్ తోనే స్టార్చ్ ని తయారు చేస్తుంది. ఇటువంటి బ్యాక్టీరియాలు మొత్తం సముద్రంలోనే ప్రోటీన్ శాతం ఎక్కువ. సరే నాతో కలిసి పాడండి. ఏకకణ జీవులు బహుకణ జీవులు దూది వంటి జీవులు సూది వంటి జీవులు పాకే నష్టండి. నేను వస్తున్నా. ఎక్స్క్లూసివ్ ఫ్యామిలీ రీడింగ్ డాట్ మూవీ. నేనెప్పుడు ఇలాగే భయపెడుతున్నాడు. అదేంటి? అది నాకు తెలుసు. శాండీ ప్లాంట్ అని కూడా అటువంటి దాన్ని ఒకటి చూశాడు. దాని వాడు ఏమంటాడంటే కడువు అంటాడు. చాలా అందంగా ఉంది కదూ. హే నన్ను చూడండి, నేను వెళ్ళిదాన్ని ముట్టుకుని వస్తాను. నువ్వు నాకంటే ఎక్కువ దూరం రాగలవా? ఓకే వచ్చేసేం చూసావా? కమ్ ఆన్ నీమో, నువ్వెంత దూరం వెళ్ళగలవు? అది ప్రమాదం అని మా డాడీ చెప్పారు. నీమో వద్దు. నువ్వు ఆ లోయ దగ్గరికి వెళ్ళాలనుకున్నావా? లేదు డాడీ, నేను రావడం చాలా మంచిదైంది. నీకు దీనికి ఏం సంబంధం లేదు. పిల్లలు, మీ అమ్మ నాన్నలకు ఈ విషయం చెప్పడందుకు సంతోషించండి. నీకింకా సరిగా ఈత రాదని నీకు తెలియదా? బాగా ఈదగలను డాడ్. ఓకే. లేదు, నీ వల్ల కాదు. నువ్వు అక్కడికి వెళ్ళుండకూడదు. నీకు చదువు ఇప్పుడు, రెండేళ్ల తర్వాత చూద్దాం. వెళ్తా పద. లేదు డాడ్. సముద్రాన్ని చూసి నన్ను భయపడిపోయా? నేను భయపడలేదు. నీకింకా స్కూల్ పడలే వయసు రాలేదు. అన్ని చేయగలవని నువ్వు అనుకుంటావు, కానీ నీ వల్ల కాదు. నీమో నువ్వు అంటే నాకు నచ్చడం లేదు. అందరూ ఇలా వచ్చేయండి. అన్ని చూశారు చాలు. క్షమించండి, ఇక్కడ ఏమైనా సమస్య? మీకేమైనా సాయం కావాలంటే నన్ను అడగండి. తప్పుగా అనుకోకండి, నాకు విషయం నచ్చలేదు. వీడికి సరిగా ఈత రాదు. మరొకరి పర్యవేక్షణ లేకుండా తిరిగే వయసు వాడికి రాలేదని నా అభిప్రాయం. మీరేం దిగులు పడకండి, వాడు నా దగ్గర భద్రంగా ఉంటాడు. వినడానికి ఆనందంగానే ఉంది, కానీ మీ క్లాస్ చాలా పెద్దది కాబట్టి మీరు మిగతా వాళ్ళని చూసుకునేటప్పుడు వీడి ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది. అంటే మిమ్మల్ని అసలు ఏంటి నువ్వు చేస్తున్న పని? నువ్వు అక్కడికి వెళ్తే ఇరుక్కుంటావు. ఏదైనా చేపూచి తినేసేలోగా నిన్ను నేను విడిపించాలి. వెంటనే తిరిగి వచ్చాయి. చెప్పేది విను, మర్యాదగా తిరిగి వచ్చాయి. ఆగు, మరొక్క అడుగు నువ్వు ముందుకు వేశావో. నువ్వు చెప్పేది విను. నీ రెక్క గాని దానికి తగిలిందంటే నేను చెప్పేది వింటున్నావా లేదా? వద్దు, ఆ బోట్ని తాకు. నీమో అతను ఆ కడవని ముట్టుకున్నాడు. మర్యాదగా నా మాట విని ఇక్కడికి వస్తావా లేదా? నీమో అలాగే రారా, వచ్చాక ఏం జరుగుతుందో చూడు. నేను చెప్పేది వినపడుతోందా? No! వెళ్ళిపోయింది. నో నో, వెళ్ళే అవకాశం లేదు. నువ్వెక్కడున్నావు నీమో? ఎవరైనా ఒక పోటీ చూశారా చెప్పండి. అది పోటీ. నేను మిమ్మల్ని చూడలేదు సార్. మీకు మీకేం కాలేదుగా? పోటు వెళ్ళిపోయింది. ఇష్టం బాగుంది. వాడు వెళ్ళిపోయి బయటపడ్డారు. వెళ్ళిపోయాడు. మిగిలి పెడకండి. లేదు లేదు, వాడిని ఎత్తుకెళ్ళిపోయారు. నేను ఎలాగైనా పోటీ కనిపెట్టాలి. బోట? ఇప్పుడే నేను ఒక బోటం చూశాను. నువ్వు చూసావు? అవును, కాసేపటి ముందే ఇటువైపు వెళ్ళింది. తెల్ల బోటేగా? హాయ్, నా పేరు డోరి. ఎటు ఎటు వెళ్ళింది? ఓ ఓ, ఎటువైపు వెళ్ళింది? ఎటువైపు కాదు, ఎటువైపు నాతోనా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం. ఎందుకు వెంటపడతావు? ఏంటి, నేనేదో పంచుకున్నట్టే ఇంత పెద్ద సముద్రంలో వేరే చోటే దొరకలేదా? ఏం కావాలి నీకు? చెప్పు చెప్పు చెప్పు. నాతో గొడవ పెడతావా? రా రా. ఓ, నాకు చాలా భయంగా ఉంది. నా మాట విను. ఒక నిమిషం ఉండు. ఇంకెప్పుడు నా వెంట పడకు, ఓకే? అవును, ఏం మాట్లాడుతున్నావు? బోట్ ఎటు వెళ్ళిందో చెప్పడానికేగా తీసుకొచ్చావు. బోటా? హే, నేను ఒక బోట్ చూశాను. అది కాసేపు ముందే ఇటువైపు వెళ్ళింది. ఎటువైపు వెళ్ళింది? ఇటువైపు కాదు, ఇటువైపు. ఒక నిమిషం ఉండు, ఒక నిమిషం ఉండు. ఏంటో చేసే పని? బోట్ ఎటు వెళ్ళిందో ఇది వరకే నువ్వు నాకు చెప్పావుగా. నేనన్నానా? నువ్వు నాతోనే వేళాకోళాలు ఆడుతున్నావా? ఇదేం జోక్ కాదు, నాకు తెలుసు. నేనే ఒక క్లౌన్ ఫిష్ ని. లేదు లేదు, నేను జోక్ చేయట్లేదు. ఐఎమ్ సో సారీ, నాకు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అనే జబ్బు ఉంది. షార్ట్ టర్మ్ మెమరీ లాస్? నేను ఇది నమ్మను. నిజం, నేను అన్ని మర్చిపోతుంటాను. అది మా వంశ పారంపర్య జబ్బు. అవును, అది అంతే అయ్యి ఉండాలి. వాళ్ళంతా ఏరి. హలో, నువ్వెవరు? నీది చాలా పెద్ద ప్రాబ్లం. నిజమే, నువ్వు నా టైం వేస్ట్ చేస్తున్నావు. నేను నా కొడుకుని కనిపెట్టాలి. హలో, ఎవరు నువ్వు? నా పేరు బ్రూస్. నాకు బాగా అర్థమైంది, ఒక సొరచేపుని ఎలా నమ్మాలని భయపడుతున్నారు. సరే, బందర్ లడ్డుల్లో ఉన్న మీరు ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మేము ఊరికే ఎలా వచ్చాం అంతే. మంచిది, ఫ్రై చేయడానికి సిద్ధంగా ఉన్న చేపల్లా ఉన్నారు. నేను అరేంజ్ చేసిన మీటింగ్ కి వస్తారా? అంటే పార్టీ ఇస్తావా? అవునవును, పార్టీయే. ఏంటి, వస్తారా? నాకు పార్టీ అంటే ఇష్టం, సరదాగా ఉంటుంది. పార్టీ అంటే చాలా సరదాగానే ఉంటుంది, నీకు ఇష్టమే. కానీ నేను పిలిచాలంటే ఖచ్చితంగా వచ్చి తీరాలి. జరగాల్సిందే జరుగుతుంది. మరి దగ్గరగా వెళ్ళకండి, అవి చూడ్డానికే బెలూన్స్ లా ఉంటాయి, ఎప్పుడైనా పేలిపోతాయి. ఎక్స్క్లూసివ్ ఫ్యానీ రీపింగ్ డాట్ మూవీ. ఎక్స్క్లూసివ్ ఫ్యానీ రీపింగ్ డాట్ మూవీ. ఎక్స్క్లూసివ్ ఫ్యానీ రీపింగ్ డాట్ మూవీ. యాంకర్ జామ్. మొత్తానికి వచ్చేసారే. వచ్చిందెవరో చూడండి. నీటిగా వస్తామనుకున్నా. లోకం మొత్తమంతా మీ మెల్ల ఆగించేసాం. ఇప్పుడు మధ్యలో ముందుండాలి. పని మొదలు ఇచ్చేద్దాం. సరే, ఈ మీటింగ్ అధికార పూర్వకంగా ప్రారంభం అవుతుంది. మనం ఇప్పుడు వాగ్దానాలు చేద్దాం. నేను ఒక మంచి సొరసేపును, ఎప్పుడు తింటూ కూర్చుని యంత్రాన్ని కాదు. డాల్ఫిన్స్ అంటే పెద్ద గొప్ప ఏంటి? వాటర్ మీద జంపింగ్ చేయడం తప్ప అటుకి ఏం చేస్తున్నావు? ఈ రోజు మీటింగ్ లో ఐదవ భాగం, ఒక ఫ్రెండుని తీసుకురావాలి. అందరు తీసుకొచ్చారా? ఇదిగో తీసుకొచ్చాను. హలో, నీ ఫ్రెండ్ ఎక్కడ చం? నేను ఒక్కడిని తీసుకొచ్చాను. అడు మాట్లాడుతానే ఉన్నాడు. ఎటయ్యిందో ఎటో లేదు. పర్వాలేదు చం, నీ పరిస్థితి అర్థమైంది. నా ఫ్రెండ్స్ లో ఒకరిని నువ్వు తీసుకో. సాంప్రదాయాన్ని మొదలు పెడదాం. హలో, నా పేరు బ్రూస్. నేను చేపని తిని 3 వారాలు అయింది. నేను చెప్పింది అబద్ధమైతే నన్ను ఫ్రై చేసుకుని తినియండి. చాలా సంతోషం. నెక్స్ట్. హలో హలో, వస్తున్నా. నేను వస్తున్నా. నీ తాపత్రయానికి జోహార్లు. వచ్చి మాట్లాడు. హాయ్, నా పేరు డోరీ. అది అది, నేను ఇంతవరకు చేపలే తినలేదు. పిల్లని మాట్లాడితే మంచి విషయం చెప్పావు. నా మనసులో ఉన్న మాట చెప్పేశాను. సరే, నెక్స్ట్ ఎవరు? ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడతావా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నేనా? నాకు ఏ ప్రాబ్లమ్ లేదే. అయితే వెళ్ళి మాట్లాడు. ముందు పేరు చెప్పి స్టార్ట్ చెయ్యి. ఓకే. హలో, నా పేరు మార్లెన్. నేను ఒక క్లౌన్ ఫిష్. క్లౌన్ ఫిష్? నిజమేనా? అయితే మాకు ఒక జోక్ చెప్పు. జోకులంటే పడి చెప్తా. నిజానికి నాకు ఒక మంచి జోక్ తెలుసు. కొద్ది రోజుల ముందు ఒక జెల్లీ ఫిష్ కి గోల్డ్ ఫిష్ కి పెళ్లి జరిగింది. అప్పుడు అందరూ కలిసి వాటికి ఒక ఇల్లు కట్టిద్దామన్నారు. ఇల్లు కట్టడానికి జెల్లీ తీసుకురమ్మంటే అప్పుడు అందరూ వెళ్ళి పెళ్లి. ఇది జోకా? సీన్ లేదు, అదేం జోక్ కాదు. కాదు కాదు కాదు, అది నా కొడుకు పేరు. వాడిని కొందరు డైవర్స్ తీసుకెళ్లిపోయారు. వాడిని తలుచుకుంటే జాలేస్తుంది. మామూలుగా మనుషులే అని లేదు, మనుషులే. ఈ రోజుల్లో ఇంత మంచి డాడీయా, నిజంగా కుర్రాడు చాలా లక్కీ. ఇంతలో ఏదో రాస్తుంది, ఏంటిది? నా డాడీ గురించి నాకు ఏమీ తెలీదు. నాకు చదవడం రాదు. దీన్ని చదువుకుని ఒక చేపలు కనిపెట్టాలి. ఏ, ఇలా చూడండి, సొర చేపలు. వద్దు డోరీ, వద్దు. చెప్పేది విను. నీకేం కాలేదుగా. ఐఎమ్ సో సారీ. దెబ్బ బాగా తగిలింది. రక్తం వస్తుందా? డోరీ, నీకేం కాలేదు. భలే వాసన. నన్ను వదలండి. ఈ రోజు నేను చేపని తినే తీరాలి. ఏదో ఒక దారి ఉండే ఉంటుంది. ఎవరు తలుపుతట్టేది? డోరీ, తప్పించుకునే దారులు ఏమో చూడు. మీరు వెళ్ళిన తర్వాత రండి, మేము తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. తప్పించుకునే దారి లేదు, మనం తప్పించుకునే దారి లేదు. ఒకసారి ఇలా చూడు. ఎస్కేపే అంటే ఏంటో తెలియలేదే. ఓ, ఎస్కేప్ అంటే ఇదే తప్పించుకునే దారి. నేను ఇక్కడ ఉన్నాను. ఒక నిమిషం, నువ్వు చదివావే? నేను చదివాదా? ఓ అవును, నాకు చదవడం వచ్చు. అయితే ఇదిగో, దీన్ని వెంటనే చదువు. వాడు కండు లేని బిడ్డ. దారి మూసుకుంది. అవి సమస్య ఆలోచించి రూని భయపడకండి. అతను మంచివాడు. నాకు డాబుల్స్ కావాలి. డాబుల్స్ కావాలి అంతేగా. త్వరగా డాబుల్స్ తీసుకురా, త్వరగా. ఎంత బరి చేశావు? వెనక్క చూడు. ఎందుకు ఇక్కడ ఉండకండి. భారీ పోటీ. అప్పుడే పార్టీ అయిపోయిందా? గ్యాస్ ట్రబుల్. వార్తలా? ఇతర కుటుంబ బృందం సిద్ధం చేయమన్నానే చేసావా? నాకు కొంచెం దూది కావాలి. ఓకే. హలో, ఎలా ఉన్నావు? అన్నంగా ఉన్నాడు కదా. సముద్రంలో ప్రాణాలకు పోరాడుతుంటే నేనే కాపాడు తీసుకొచ్చాను. ఆ మొత్తం మంది పనిచేస్తుందా లేదా? పనిచేస్తుంది, పని మొదలు పెట్టచ్చు అనుకుంటాను. నా బబుల్స్ వారికి బబుల్స్ అంటే ఇష్టం. కొత్తగా ఉండడా? మనం ఎలా ఉన్నావు? చూసి చూసి రా చిత్య, ఎందుకంటే భయపడి దాక్కుంటావా? నిన్ను చూసే భయపడినట్టున్నాడు. నేను ఇంటికి వెళ్ళాలి. మా డాడీ ఎక్కడున్నాడు? ఏ మ్యాన్, పెంపుడు చేపలు అమ్మే కొట్లో ఉంటారు. పెంపుడు చేపలు అమ్మే కొట్లు? నేనేమో పెంపుడు చేపలు అమ్మే పెంచలే కొట్లో నుంచి వచ్చా. అక్వేరియం నుంచి? నేను ఫిష్ మాల్ నుంచి. ఫిష్ డాట్ కామ్. ఎరా, నువ్వు యాడ్ నుంచి వచ్చా? నేనేమో సముద్రం నుంచి వచ్చాను. సముద్రం నుంచా? సముద్రం నుంచా? అయితే నువ్వు టీకాలు వేయించుకోండవు కదరా. శుభ్రం చేయరా, వస్తున్నా. సముద్రం నుంచి వచ్చాడు. సముద్రం నుంచా? అయిపోయింది, శుభ్రంగా ఉన్నాడు. ఓ, సముద్రం నుంచి వచ్చావా? అది ఎలా ఉంటుంది? అది పెద్దగా నీలం రంగులో ఉంటుంది. ఓ, అదే నాకు తెలుసులే. ఇదిగో బాబు, నీకేం కావాలని సిగ్గుపడకుండా అడుగు. నేనే ఆంటీ దేవిని. ఒకవేళ నేను లేకపోతే నా చెల్లెలు ఫోన్ అడుగు బాబు. ఏడు చెల్లెమ్మ, ఎలాగున్నావు? తను ఏం చెప్పి నేను పట్టించుకోకు. తను టైపులే. నువ్వు చెప్పేది అర్థం కదా పీచ్. పేషెంట్ వచ్చాడు అన్నాను. వాడికి ఈ రోజు మూడు నట్టే. రూట్ కెనాల్ నిజంగా వీడికి వాళ్ళ మూడు నచ్చాయి. రబ్బర్ డ్యాము క్లాంప్ వేసారా? డాక్టర్ దేంతో దుంగ పెడుతున్నారు? చాలా ఇష్టం. తప్పకో, నేను చూడలేకపోతున్నాను. ఇప్పుడు పళ్ళు క్లీన్ చేస్తున్నారు. ఆయన హెస్సన్ ఫ్రైలు వాడతా ఉన్నాడు. నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు. అది కేప్లెక్స్. టియర్ డ్రాప్ క్రాస్ సెక్షన్ ఉంది కాబట్టి అది హెస్సన్. అది కాదయ్యా, కేప్లెక్స్. కేప్లెక్స్ అంటుంటే ఎవరైనా నాకు హెల్ప్ చేయండి. ఎల్లిడి గాలి తీసొస్తాను. ఓకే, నోరు పుక్కిలించండి. ఈ మనిషి నోరు తెలుస్తున్నావు అందుకో తిరుగుతుంది. హాయ్ నైజర్. ఏదైనా మిస్ అయ్యానా? రూట్ కెనాల్ కేస్ కష్టమే. రూట్ కెనాల్ ఓపెన్ చేయడానికి దేని వాడేది? ఆయన ఎప్పుడు వాడేదేగా. అప్పుడే రంధ్రం పెద్దది కాదు, సిమెంట్ ఎక్కువ అవసరం ఉండదు. హలో, ఎవరిది? కొత్తగా వచ్చాడు. సముద్రం నుండి వచ్చాడు. సముద్రం నుంచి వచ్చాడా? అది మన ప్లేసేగా. అక్కడ నిన్ను తినడానికి నేను ట్రై చేస్తుంటే క్షమించు. చేపలంటే ఏదాలి, పక్షులంటే తినాలి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఇవి నా చేపలు, ఇక్కడ రాకూడదు. వెళ్ళు వెళ్ళబడు, వెళ్ళు. అర్థం పగిలిపోయిందే. ఈ అమ్మాయి నా మేనకోడలో డార్ల. ఓ వారంలో ఇక్కడికి వస్తుంది. హే చిట్టి బాబు, నీ కొత్త అమ్మకి హలో చెప్పు. నిన్ను తీసుకువెళ్ళటానికి శుక్రవారం వస్తుంది. నిన్ను తనకి కానుకగా ఇస్తాను. ఓ శిష్, ఇది మన మధ్య ఉండే రహస్యం. సరే మిస్టర్ టకర్, పలగబెట్టిన సిమెంట్ సెట్ అవ్వాలి, కాసేపు రెస్ట్ తీసుకోండి. ఈలోగా బాత్రూమ్ వెళ్తాను. చూసినావా, అది డార్లా. తనేం చేస్తుంది? కవర్ జాతు పడిందంటే ఊపు చంపేస్తుంది. పాపం వాడిపడే అయిపోయింది. ఆ లోన్ నన్ను సేప పోయింది సార్, బలైపోయింది. చేపల బండ్లు ఎక్కించి మార్కెట్ కు పంపించినారు. చేప దొరికిందో చంపుతుంది మ్యాన్. వాడికి సాయం చేయద్దు. కాపాడరు. నువ్వే లోపలికి వెళ్ళావు కాబట్టి నువ్వే బయటికి రావాలి. వాడంతట వాడే తప్పించుకుని రావాలి. అరిచి లాభం లేదు. నీ రెక్క, నీ తోకని వ్యతిరేక దిశలో ఊపు. ఇటువైపు కాస్త చూడు. నువ్వేం చేయగలవో కాస్త ఆలోచించు. అట్టి చెయ్యే. అది అలాగే చెయ్యి. సముద్రం నుంచి వచ్చాడు కదా, అందుకే నీలా ఉన్నాడు. అవును. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏదో ప్లాన్ వేస్తున్నట్టున్నావు. అవును, ప్లాన్. ఇవాళ రాత్రి ఈ కుర్రాడికి మనం ఘనంగా స్వాగతం చెప్పాలి. సరే గాని నీ పేరేంది నాయన? నీము. నా పేరు నీము. అవును, అయితే ఏం చేయబోతున్నా? దాన్ని తినబోతున్నావా? నీతో అలా ఆటలాడతావేంటి? ఇందులో ఏం రాస్తుంది? నేను పుట్టుకతోనే నీలో రంగు. ఎంత ధూళ్ళు! ఆ గాగల్స్ ఎక్కడ? అది కింద పడిపోతుంది, పట్టుకోవాలి, త్వరగా పట్టుకో! పాట చాలా బాగుంది కదూ, ఎక్కువ ఎక్కువ ఇంకా బాగుంది. ఏం చేస్తున్నావు? ఏంటి కింద పడేసావా? పడేసింది నువ్వు. నా కొడుకుని కనిపెట్టడానికి ఉన్న ఒకే ఆధారం చేజారిపోయింది. హలో మిస్టర్ ఏడుపు మొహం గారు, జీవితంలో సమస్యలు వస్తే ఏం చేయాలో తెలుసా? అవన్నీ నాకు తెలీదు. ఈదుతూనే ఉండాలి, ఈదుతూనే ఉండాలి, ఆగకుండా మనము ఈదుతూనే ఉండాలి. ఏం చేయాలో తెలుసుగా? ఈదుతూనే ఉండాలి. డోరీ పడకు. ఈతంటే నాకు ఇష్టము. ఈదడు నీకు కూడా ఇష్టమైతే. పాడుతుంటే నాకు బుర్ర పిచ్చకి పోతుంది, ఏమి తోచడలేదు. సారీ. డోరీ నీకేమైనా కనిపిస్తుందా? నన్నెవరు లాగుతున్నారు. సారీ, అది నేనే. ఎవరయ్యా అది? ఎవరో ఎవరై ఉంటారు, అది నేనే. అంటే అంటే నువ్వు నా అంతరాత్మవా? అవునవునవును, నేను నీ అంతరాత్మనే. కొన్నాళ్ళగా మన మధ్య మాటలు లేవు. ఎలా ఉన్నావు? బాలే ఉన్నాను. సంతోషం. ఆ డోరీ, నిన్ను ఒక విషయం అడగాలి. నీ కళ్ళకేమైనా కనిపిస్తోందా? నా కళ్ళకు ఓ కాంతి కనపడుతోంది. కాంత? అవును, అదిగో అక్కడ. ఏ అంతరాత్మ, నేను చచ్చిపోయానా? లేదు లేదు, నాకు అది కనిపిస్తోంది. ఏంటది? అది చాలా అందంగా ఉంది. నాకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో ఇంత ప్రశాంతతను ఎప్పుడూ పొందలేదు. నాకు దాన్ని తాకాలనుంది. హే, ఇటువైపురా, కమాన్, ఇటువైపురా. నేను నిన్ను పట్టుకుంటాను. నేను నిన్ను పట్టుకుంటాను. నిన్ను పట్టుకుంటాను. నీతో ఈదుతాను. నేను నిన్ను పట్టుకుంటాను. నేను నీకు ఫ్రెండ్ గా ఉంటాను. ఆనందం పోయిందే. నాకే కనపడలేదు, నాకే అర్థం కావట్లేదు. నాకేం కనపడలేదు. అయ్యో బాబు, చూడు ఆ గాగుల్స్. నేను చదువులో చూస్తాను, వాడి లైట్ చూస్తావా? నాకు లైట్ కావాలి. ఇచ్చాలి, వాడు అలాగే అక్కడే ఉంచు. ఓకే ఓకే, తప్పకుండా యజమాని గారు. ఓకే, పి షోర్ షోర్మన్. ఇందులో మొదటి లైన్ షోర్మన్. రెండు లైన్ నలభై కావాలి. రెండో లేను, 42 పాలపిమే. మిగతా చదువు, త్వరగా చదువు. లేదు లేదు, తొందరపడుకో, నిదానంగా చదువు. నిదానంగా నా పొరపాటు, త్వరగా చదువు. నేను చచ్చిపోయాను, చచ్చిపోయాను, పోయాను, పోయాను, పోయాను, పోయాను. ఇరుక్కున్నాడు, ఇరుక్కున్నాడు. భోజనం లేదు నీకు, భోజనం లేదు నీకు, రాత్రికి భోజనం లేదు నీకు. ఈ రోజు నువ్వు దాంట్లో ఏ రాసుంది? గాగుల్స్ మీద ఏ రాసుంది? 42 వాళ్ళు విధిస్తుంది. నేను చెప్పింది నాకు గుర్తుంది. నేను సహజంగా అన్ని మర్చిపోతుంటాను, కానీ ఇది మాత్రం నాకు గుర్తుంది. ఏమో తెలీదు, అది నాకు అనవసరం. శర్మ 42 బాల్ వివేసండి. నాకు బాగా గుర్తుంది. నాతో రా. ఫాలో మీ ఆ ఇప్పుడు నీ పేరు చెప్పు. నీము. బ్రదర్ బ్లోట్ తతంగం కాని నీము. ఆరంజి తెలుపు కలిసిన కొత్త చోటము వానాహక లూగి అగ్నిపర్వతం మీద జరిగే గొప్ప మీటింగ్ కి నిన్ను ఆహ్వానిస్తా ఉండాము. ఈ ట్యాంక్ లో మాతో జీవించడానికే పరీక్ష పెడతా ఉండాము. నిన్ను మెంబర్ ని చేస్తున్నావు. అవును, ఈ అగ్ని పరీక్షలో నువ్వు ఈత కొట్టి దాటుకోవాలా. దాటాల్సింది నిప్పుల వలయం. ఏం నట్ట చూస్తా ఉండవు, త్వరగా కాని ఇదిగో నీ వల్ల అవుతుంది. ఈ నిమిషం నుండి మేము నీకు పెట్టే కొత్త పేరు సాగర పుత్రుడు. సాగర పుత్రుడు. సాగర పుత్రుడికి జేజేలు పలకండి. సాగర పుత్రుడు. సారు మీ గోళ ఆపండి. సాగర పుత్రుడు. ఇక సాగర పుత్రుడు మనలో ఒకడు. ఇతనికి ఆపద రాకుండా చూసుకోవాలి. డార్లా ఇంకో 5 రోజుల్లో ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నాకు మంచి ఆలోచన వచ్చింది. వీడిని మనం బయటకు పంపుదాం, అంటే వీడు తప్పించుకోవడానికి సాయం చేద్దాం. అందరం తప్పించుకోబోతున్నాం. చెప్పేది మళ్ళీ తప్పించుకునే ప్లాన్ కుదరలేదుగా. ఈసారి ఎట్లా తప్పించుకుంటావా? ఎందుకంటే ఈసారి వీడున్నాడు కాబట్టి. అదిగో ఆ ఫిల్టర్ కనిపిస్తోందా? కనిపిస్తోంది. నువ్వు ఒక్కడవే తేలిగ్గా అటువైపు వెళ్లి ఇటువైపు తిరిగి రాగలవు. నువ్వు చేయాల్సిందల్లా ఒక గులకరాయిని తీసుకుని వెళ్లి ఆ ఫ్యాన్ మధ్యలో పడేసి దాన్ని ఆపాలి. అప్పుడు మనం ఉన్న ఈ ట్యాంక్ అంతా మురికి మురికిగా తయారవుతుంది. పళ్ళ డాక్టర్ ట్యాంక్ ని క్లీన్ చేయడానికి వస్తాడు. అప్పుడు మనందరినీ బయటికి తీసి విడివిడిగా ఒక్కొక్కరిని ఒక్కొక్క కవర్ లో వేస్తాడు. వెంటనే మనందరం దొర్లుకుంటూ వెళ్లి కిటికీలోంచి కింద పడి పొదలు దాటి రోడ్డు దాటి సముద్రంలోకి చేరుకుంటాం. ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నాతో ఎవరొస్తారు? నేను వస్తా. నేను. నేను. నీకు తలకాయ ఉందే లేదా బాబు? నువ్వు తప్పుగా అనుకోబాకు, నీకు ఈత సరిగా రాదు కదా. బాగా ఈదగలడు, వాడి వల్ల అవుతుంది. వాడి సంగతి సరే గాని నువ్వు చెప్పు, నీ వల్ల అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. మాట్లాడాలి. ఓకే ఫ్రెండ్స్, కొంచెం తిరిగండి. ఓకే, ఒక ప్రశ్న. నేను అడిగేది ఏంటంటే, మళ్ళీ వెళ్ళిపోయారు. మీ నన్ను ఎన్నిసార్లు అడిగినా టైర్డ్ అవ్వకుండా చెప్తూనే ఉంటాను. చాలు, నీకు విషయం చెప్పాలి. నేను చెప్పే విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది. నేను ఒంటరిగా వెళ్ళడమే మంచిది. ఓకే. నేను మాత్రం నేను చెప్పిన విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది. నేను ఒంటరిగా వెళ్తాను, నువ్వు లేకుండా. లేదు, నీ మనసుని గాయపరచడం లేదు. అది అది అలా కాదు. అవును, ఇంతకంటే లేట్ అయితే నా వల్ల కాదు. ఒక విధంగా ఇంత లేట్ అవడానికి కారణం నువ్వేనని నీకు బాగా తెలుసు. నేను నిన్ను తప్పుగా అంటాం లేదు. ఒక్కోసారి లేట్ అవ్వడం మంచిదే, కానీ ఇప్పుడు కాదు. నేనంటే నీకు ఇష్టం లేదా? కాదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే నిన్ను నాతో రావద్దని అంటున్నాను. నీకెలా అర్థం చెయ్యాలో నాకు తెలియడం లేదు. నా మాట విను డోరీ, ఏడుకో, నువ్వంటే నాకు ఇష్టం. అరే నిన్నే మేడం, ఇతను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా? నాకు లేదు, నీకుందా? లేదు లేదు, మేము ఊరికే మాట్లాడుకుంటున్నాం. ఏ ఈ అడ్రస్ కి వెళ్ళా? నేను నీతో కాదు మేడంతో మాట్లాడుతున్నాను. మేడం మీకు భజన్స్ అంటే ఇష్టమేనా? సరే మన రిహార్సల్ కరెక్ట్ గా ఉందో లేదో చూద్దాం. ఈ రూపం ఏంటో కనిపెట్టండి మేడం. నేను దీన్ని ఎక్కడ చూసాను? ఒక చేపను నా ముక్కు కత్తిలో పొడవుగా ఉంటుంది. అది కత్తి స్వరం. మేడం కనిపెట్టినివో అందరు ఇష్టంగా తినే రూపం. దీని పేరు నాలుక మీద ఉంది. లాబ్స్టర్. నువ్వు ఊరుకోవా? సారీ. 8 కాళ్ళు ఉంటాయి, సముద్రంలో ఉంటుంది. దగ్గరకు వచ్చావు. పైనుంచే షిప్ అంటే అది ఏ ఫ్రెండ్షిప్? చాలా బాగుంది. దయచేసి ఎవరన్నా దారి చెప్పండి. దయచేసి ఎవరన్నా దారి చెప్పండి. నేను సీరియస్ గా అడుగుతున్నాను. చాలు చాలే, కొంచెం ఉండు. హే వెళ్ళకు, వెనకరా. హే ఏమైంది నీకు? ఇంకా ఏం కావాలి? వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పజిల్స్ వేస్తున్నారు. నేను ఇల్లు వదిలేసి ఇంత దూరం వచ్చాను, అది తన పేరు కూడా గుర్తుపెట్టుకోలేని ఒక చేపతో? అవునా, చాలా కష్టమే. పైగా నా కొడుకుని కనిపెట్టాలి. నీ కొడుకు చికోయే కదా? గుర్తొచ్చింది. ఉండే జబ్బేగా, ఈ విశాల సముద్రంలో నాకు సాయం చేయడానికి ఎవరు లేరు. నేను సాయం చేస్తాను, కాసేపు ఇక్కడే ఉండు. హాయ్ ఫ్రెండ్స్. వాడు మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాడా? లేదు, అతను చాలా మంచివాడు, తప్పుగా అనుకోకండి. అతను కొడుకు ఫ్యాబియో కనపడటం లేదట. ఈ అడ్రస్ మీకు తెలుసా? పి శర్మ 42 బాల్బివే సిడ్నీ. టెడ్ వాళ్ళ బంధువులు సిడ్నీలో ఉన్నారు కదా టెడ్? అవును సార్. ఇలారా, వాళ్ళకి సిడ్నీ ఎక్కడుందో తెలుసట. అక్కడికి ఎలా వెళ్ళాలో మీకు తెలుసు కదా? ఈఎస్ఈతో కలిసి వెళితే చాలు. ఈఎస్ఈ అంటే తూర్పు ఆస్ట్రేలియన్ ప్రవాహం, పెద్ద ప్రవాహం, మీరు మిస్ కాలేరు. వెళ్లాల్సిన దిశ ఇదే. మీరు ఎంత దూరం వెళ్లాలంటే బాబు మీలో ఎవరికన్నా తెలుసా? 3 లీగులు అనుకోండి, ఆ ప్రవాహమే మిమ్మల్ని సిడ్నీకి చేరుస్తుంది. బ్రహ్మాండం. చాలా థ్యాంక్స్ డోరీ, నువ్వు సాధించావు. పొగడకు, చిన్న సాయం చేశాను, సాయం చేయడమే నా క్యారెక్టర్. మీ అందరికి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఏం పెద్ద విషయం, మేడం ఆ ఏడుపాన్ని జాగ్రత్తగా తీసుకోవాలండి. ఓ ఫ్రెండ్స్, అతని రూపాన్ని భలే చేశారు. బాయ్. హలో మేడం, ఒక విషయం. ఈ కందకం ద్వారా వెళ్లేటప్పుడు పైనుంచి వెళ్ళకండి, మధ్యలోంచి వెళ్ళండి. కందకం అట్నుంచి వెళ్ళాలి, పైనుంచి వెళ్ళకూడదు. నాకు గుర్తుంటుంది. స్పీడ్ గా వెళ్ళకు, నేను వస్తాను. ఆగాగు, కొంచెం ఉండు, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అది అద్భుతమైన కందకం. ఇది డేంజరైన కందకం, పైనుంచి ఈదుకుంటూ వెళ్దాం. కాస్త నువ్వు తొందరపడకు, ఇక్కడ ప్రమాదం ఉన్నట్టు అనిపించట్లేదు. నాకెందుకు ఇలా వెళ్తేనే మంచిదనిపిస్తోంది. పైనుంచి వద్దు. ఈ కందకాన్ని నువ్వు సరిగా చూసావా లేదా? దీంట్లో వెళితే మనం చావడం ఖాయం. నన్ను క్షమించు, కానీ ఖచ్చితంగా మనం ఇటువైపు నుంచి వెళ్ళడమే మంచిది. నువ్వు అనవసరంగా మాట్లాడడం ఆపు, పైనుంచి వెళదాం. ఈ విషయంలో నా మాట నమ్ము. నిన్ను నమ్మాలా? అవును, నమ్మకమే స్నేహానికి అందం. అక్కడేదో మెరుస్తోంది చూడు. ఓ, అది కందకం పైన ఈదుకుంటూ వెళ్తోంది. దాని వెనకే వెళదాం. చోట ఏమీ లేదే. అవును కరెక్టే. అదిగో అక్కడ చూసావా, అది ప్రవాహం. కాసేపట్లో అక్కడికి వెళ్ళొచ్చు. హాయ్ బుజ్జి తల్లి. నువ్వు చెప్పినట్టల్లుంటే ఇది మనకు కనిపించేదా? నేను నేను బుజ్జి తల్లి అని పిలుస్తాను. ఇది నా కేసంతో, ఇది నా బుజ్జి బుజ్జి తల్లి. ఇలా రామా, నా బంగారు తల్లి, నా చెట్టు తల్లి, నా బుజ్జి తల్లి. స్టోరీ, అది ఒక జెల్లీ ఫిష్. నువ్వు మంచిదాని కాదు, చాలా చెడ్డ తల్లి. వెళ్ళు వెళ్ళు. ఇలా ఏమైందో చూస్తాను. ముట్టుకోకు, అక్కడ ముట్టుకోకు. నేను ముట్టుకోను, చూస్తాను అంతే. హే, నిన్ను మాత్రం అది ఎలా కొట్టకుండా వదిలేసింది. నన్ను కొట్టింది, కానీ అది నేనుండే హనీమూన్ లో ఇలా జరగడం నాకు ఎప్పుడు అలవాటే. ఏది చూపించు, పెద్దగా ఏం కాలేదు, త్వరలోనే సర్దుకుంటుంది. కానీ ఇప్పుడు దాని గురించి నీకు తెలిసిందిగా, ఇంకోసారి ఎప్పుడైనా దాన్ని ముట్టుకుంటావా? మనటే బాగుంది కాబట్టి చిన్న గాయంతో సరిపోయింది. పట్టదిద్దంగా ఇరుక్కున్నాం డోరి. నన్ను చూడు. నిన్ను అవి కుట్టలేదే, వాటి తల మీద గెత్తితే అవి కుట్టవా? డోరీ చెప్పేది విను, నాకు ఒక ఆలోచన. ఇదే ఆట, జెల్లీఫిష్ తల మీద గెంతులేసి ఎవరైతే ముందు బయటపడతారో వాళ్లే విజేతలు. రూల్స్ ఏంటో చెప్తాను. వాటి టెంటికల్స్ ని ముట్టుకోకూడదు, పైన మాత్రమే ఉండాలి. నేను ఏదో చెప్పడం లేదు, డేంజర్ లో ఇరుగుతున్నాను. మనం చావు నుండి తప్పించుకుంటున్నాం, అదే మనం చేస్తున్న పని, అది మనం సరదాగా చేస్తున్నాం. మన వల్ల అవుతుంది, జాగ్రత్తగా ఉండాలి. నేను గెలిచిన వాడకూడదు. నువ్వు గెలిచే అవకాశం లేదు. గెలవలేవు, ఎందుకంటే స్పీడ్ అనేది నాకు పుట్టుకతో వచ్చిన విద్య. ఇప్పుడు విషయం ఏంటంటే నీకు ఆకలిగా ఉందా? ఆకల అదే నేను పుట్టించే బబుల్స్ ని నువ్వు తినాలిగా. కిందకి పైకి ముందుకి వెనక్కి బయటకు వచ్చేసాను. చివరికి ఆటలో నేనే గెలిచాను. మొత్తానికి మనం తప్పించుకున్నాం డోరీ. ఓ నో లేదు, నువ్వు ఓడిపోలేదు. నిజానికి నువ్వే గెలిచావు. కానీ నిద్రపోకు, మేల్కొని ఉండు. భీష్మన్ ఉండేది ఎక్కడ? అదే నిద్రపోకు, నిద్రపోకు చెప్తున్నా. మేల్కొని ఉండు. నిద్రపోకు, మేల్కొనే ఉండు. నిద్రపోకు, మేల్కొనే ఉండు. మీ నాన్న నుంచి దూరం కావడం బాధగా ఉంది కదా? అవును. పర్వాలేదు, నీ మీద ప్రేమ చూపించడానికి ఒకరున్నారంటే నువ్వు అదృష్టవంతుడివి. నా మీద ప్రేమ అనడం కంటే సముద్రం అంటేనే ఎక్కువ భయం. బీచ్ ఆయన ఏం చేస్తున్నాడు? నాలుగు కత్తాగడు ఈ కాగడు. గమనిస్తూ ఉండు. మొదటిసారి తప్పించుకునేప్పుడు పరికరాల మధ్యలో పడ్డాను. అప్పుడు టాయిలెటే నా లక్ష్యం. టాయిలెట్? అన్ని మురికి కాలువలు చివరగా సముద్రంలోనే కదా కలుస్తాయి. తప్పించుకోవాలని ఎన్నిసార్లు ట్రై చేశారు? అవన్నీ ఎవరు గుర్తుంటాయిలే. చేప అంటే ఎప్పుడు ట్యాంక్ లోనే పడి ఉండకూడదు, లేకపోతే బుర్ర పాడైపోతుంది. ఇది సరైన అవకాశం పదా. రేగ్గొట్టు. సరే పని మొదలు పెడదాం. నువ్వు అటువైపు వెళ్లగానే చాంబర్ అడుగు భాగానికి ఈదుకుంటూ చేరుకు. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ధైర్యంగా వెళ్ళు, పని పూర్తవుతుంది. బ్రహ్మాండవనేమో, నా మాట వినిపిస్తుందా? ఇదిగో గుళకరాయి వేస్తున్నాను. నీమో, అక్కడ ద్వారం ఉంది, కనిపిస్తోందా? ఓకే, అందులో ఫ్యాన్ స్పీడ్ గా తిరుగుతోందా? చాలా జాగ్రత్తగా. ఆ రెక్కల మధ్యలో గులకరాయిని వేశామంటే అది ఆగిపోతుంది. జాగ్రత్తగా వేయి నీమో. ఈ ఐడియా బాగోలేదు. ఏం పర్వాలేదు, నువ్వు మళ్ళీ ప్రయత్నించు. నెమ్మదిగా తీసుకువెళ్ళి జాగ్రత్తగా వేయి. జాగ్రత్త. నువ్వు చిన్నోడా, అదరగొట్టావురా. ఇప్పుడు ఆ గొట్టం ద్వారా ఈదుకుంటూ ఇటువైపు వచ్చాయి. భయపడుకునేమో, ఎలాగైనా కాపాడతాం. త్వరగా ఈ తీగను పట్టుకో. ఇంకా బాగా అందించు. త్వరగా త్వరగా నేమో, దీన్ని పట్టుకో. మళ్ళీ వాడిని అక్కడికి పంపదు మ్యాన్. సరే, ఇక పంపించను. ఉన్నావా డ్యూడ్? అవును, ఏమైంది? ఓ, అంతా మేము చూసేవలేదు డ్యూడ్. నువ్వు తప్పించుకుని రాకనే అన్నావు, మేము నిన్ను చూసి చివరికి దేని గురించి మాట్లాడుతున్నావు? నీకు ఇంకా అర్థం కాలేదా? నువ్వు చెల్లి మిస్టర్ గొడవ పడ్డావు కదా, అప్పుడు నీ తలకి దెబ్బ తగిలి మైకి వచ్చి కింద పడిపోయావు. నా కడుపంతా ఒకలా ఉంది. వాతి చేయకు, ఇప్పుడే నా టిఫని పాలిష్ చేశాను. మిస్టర్ టర్టిల్? డ్యూడ్, మిస్టర్ టర్టిల్ మా నాన్నగారి పేరు. నా పేరు క్రష్. క్రష్? నిజంగానా? ఓకే క్రష్, నేను ఈస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్ కి అంటే తూర్పు ఆస్ట్రేలియన్ ప్రవాహానికి చేరుకోవాలి. నువ్వు ఇప్పుడు అందులోనే ట్రావెల్ చేస్తున్నావు, కళ్ళు తెరిచి చూడు. తూర్పు ఆస్ట్రేలియన్ ప్రవాహానికి నువ్వెందుకు వచ్చినట్టు? అదా, నేను డోరీ సిడ్నీకి బయలుదేరా. ఆ నీలం రంగు చేపేగా, ఓసారి అలా కిందకి చూడండి. నన్ను దయచేసి క్షమించు, అంత నా తప్పే. ఇరవై తొమ్మిది ముప్పై, మీరు రెడీ అయినా కాకపోయినా నేను వస్తున్నాను. మిమ్మల్ని కనిపెట్టిస్తాను. బాగా ఉయ్యాలు వింటున్నావే. వాటిని కాపాడాలి. కంగారు పడకు డ్యూడ్, పిల్లల్ని స్వేచ్ఛగా వదిలితేనే వాళ్ళు ఏం చేయగలరో తెలుస్తుంది. నువ్వు చేసింది చూసి నేను ఆశ్చర్యపోయాను డ్యూడ్. చేతి మీద కొట్టు, నెత్తి మీద మొట్టు. పరిచయం చేస్తాను, జెల్లీ మ్యాన్. వీడు నా కొడుకు, నా కొడక జెల్లీ మ్యాన్. అవును, నేను చేసిన పని మీకు బాగా నచ్చినట్టుంది కదా డ్యూడ్. జాగ్రత్తగా ఆడుకోరా బంగారం. పిల్లలు ఆడుకున్నట్టు చూడడం ఓ సంతోషం. వీళ్ళందరూ గుడ్లుగా ఉన్నప్పుడు సముద్రం వదిలేసి వస్తాం. గుడ్లు పొదిగిన తర్వాత వాటంతటవే సముద్రంలోకి వచ్చి చేరిపో. వాళ్ళే వచ్చేస్తారా? అవును. అది డ్యూడ్, వాళ్ళు బయటికి రావడం మీకు ఎలా తెలుస్తుంది? అది ఎవరికి తెలుస్తుంది? వాళ్ళకి తెలిసినప్పుడు నాకు తెలుస్తుంది. అర్థమైందా? అందరూ వెళ్ళండి, ఆయన్ని పట్టుకోండి. మీరు చచ్చిపోయారా? సారీ, నాకు జరిగింది అంత గుర్తులేదు. అయితే మా అబ్బాయి నాకు దూరం అయ్యాడు, వాడిని నా దగ్గర నుంచి డ్రైవర్ ఒకడు ఎత్తుకెళ్ళిపోయాడు. అలాగా? లేదు లేదు లేదు, దాని గురించి మీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. సరే చెప్తాను, మా ఇల్లేమో ఇక్కడికి చాలా దూరంలో ఉంది. విన్నారా, ఇది చాలా మంచి కథ ఉంటుంది. నా కొడుకు పేరు నీమో, నేనంటే వాడికి చాలా ఇష్టం. వాడితో మరీ స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల అలా చేస్తుంటాడేమోనని నాకు అనిపిస్తోంది. నేను చెప్పిన మాట వినకుండా వాడు ఆ బోటు దగ్గరికి వెళ్ళాడు. ఆ టైంలో అక్కడికి వచ్చిన డైవర్స్ వాడిని పట్టుకున్నారు. నేను ఎంత ఆపడానికి ట్రై చేసినా బోట్ స్పీడ్ గా వెళ్లిపోయింది. నా సహాయ శక్తులు ప్రయత్నించిన మూడు సరచాపులు అతను ఆపే. ఆ మూడింటిని అతను వీర కొట్టుడు కొట్టాడు. అలాగా చాలా ఆశ్చర్యంగా ఉంది. అడుగుల లోతులోకి వెళ్లారు. అక్కడ భయంకరమైన చీకటి ఏమీ కనబడదు. హలో బాబు, ఎలా ఉన్నావు? పదునైన పళ్ళున్న కాంతి మాత్రం వాళ్ళకి తెలిసింది. భలే పని చేస్తున్నావే. ఆ తర్వాత వాళ్ళు జెల్లీ ఫిష్ గుంపు నుంచి బయటపడ్డారు. వస్తున్నాయి. త్వరలో అతను సిడ్నీ హార్బర్ కి చేరుకుంటాడు. అంటే ఏమిటి అర్థం? అతని కొడుకు పెరిగేదే విషయంలో అతను ఎవ్వరూ ఆపలేదు. ఖచ్చితంగా కనిపెడతాడు. నన్నడిగితే ఇలాంటి తండ్రి కొరకును అదృష్టం అంటారు. అందరూ మీ కంపెనీ మూసుకొని కాస్త సైలెంట్ గా ఉంటారా? మీ అతను కొడుకు పేరు నీమో అట. నీమోనా? డైవర్స్ ఆయన కొడుకుని ఎత్తుకుపోయారట. తిని చావడం అతను ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. మళ్ళీ చెప్పు, నీమో గురించి ఏదో అన్నావే, ఏంటి విషయం? నాకు నాకు తెలిసిన వార్త ఏంటంటే ఆయన ఇక్కడికి వస్తున్నారట. బ్రహ్మాండం. వాడికేం కాలేదుగా. ఏమో తెలియదు, ఆ పేరు మాత్రం చెప్పకు. డిఏఆర్. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు తెలుసు. ఏంటి విషయం నీమో? క్షమించు, నేను ఆ ఫిల్టర్ ని ఆపాలనుకుంటున్నాను. అడగాల్సింది నేనే. తప్పించుకోవడానికి ఎంతో ఆరాటు పడ్డాను. ఎలాగైనా సముద్రానికి చేరుకుందాం అనుకున్నాను. అందుకే ప్రమాదం అని తెలిసి కూడా నిన్ను ఇరికించాను. చివరికి ప్రయోజనం లేకుండా అయిపోయింది. నిన్ను మీ నాన్న దగ్గరికి చేర్చలేనందుకు నన్ను క్షమించు నీమో. ఈ ఐడియా ఏదో చాలా బాగుంది. ఈ పిల్లలతో పాలేకపోతున్నాను. సరే గాని ఇంతకీ నేను పిప్పను తీసానా మంచి పని తీసానా? పళ్ళు లోకల్ ఎన్ఎస్ తీసి ఇచ్చే తీశాడుగా. నేను వచ్చిన పని మర్చిపోయి ఏదో మాట్లాడుతున్నాను. నీమో, నీమో ఏడి, నేను వాడితో మాట్లాడాలి. ఏంటి విషయం? నీ కోసమని మీ నాన్న సముద్రం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు గాలిస్తున్నాడు. అవును, ఎన్నో వందల మైళ్ళు ప్రయాణం చేశాడు. దారిలో సొర చేపలతోటి జల్లి చేపలతోటి ఫైట్ చేసి. అయితే ఆయన అయి ఉన్నాడు. ఖచ్చితంగా అంటున్నావా? ఆ పేరు కూడా సినిమా హీరోయిన్ పేరులా ఉంటుంది. మాళవిక మందిర. అదే మార్లిన్. రీఫ్ కి చెందిన క్లౌన్ ఫిష్. అది మా డాడీ సొర చేపలతో ఫైటింగ్ చేశాడు. అది మూడు సొర చేపలతో ఫైట్ చేశారు. పళ్ళతోనా? అవును నీమో. ఆ పళ్ళ డాక్టర్ నిన్ను పట్టుకురాగానే మీ నాన్న యమ స్పీడ్ గా ఆ పడ వెనకాల వచ్చేసాడు. ఇంట్లో శక్తి అయిపోయేలా ఈదుకుంటూ ఈదుకుంటూ వస్తుంటే దారిలో మూడు సొర చేపలు ఎదురే వాటిని బట్టి కనిపించి అతర కొట్టేశాడు. ఆ తర్వాత 1000 అడుగులు లోపలింది మీ నాన్న. పళ్ళులో ప్రభు వెంటబడి తరిగింది. ఆ పుగాను రాత్రి కట్టేశాడు. ఓ పెద్ద జల్లి చెప్పలో చిక్కుకున్నాడు. ఆ తర్వాత సముద్రం తామిళతో కలిసి తూర్పు ఆస్ట్రేలియా వైపు ప్రయాణం చేస్తూ తెన్నగా వచ్చేస్తున్నాడు. ఎక్కడికి? మన సిడ్నీకి. ఆయనకి నీ మీద ప్రేమ ఉందని ఇప్పటికైనా అర్థమైందా? పేరు కడిపోతున్నాడా? నీమో వెళ్ళదు. మళ్ళీనా? ఒక్క నీమో నా మాటలు వినిపిస్తున్నాయా? నీమో, నీమో, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావో చెప్పు. వెనకే ఉన్నాను. నీమో, నువ్వు చాలా గట్టివాడివే. దీనికి చాలా ధైర్యం కావాలి నీమో. అందరూ జాగ్రత్తగా వినండి. ఇంకో 48 గంటల్లో డార్లా ఇక్కడికి చేరుకుంటుంది. ఆలోగా మనందరం కలిసి ఈ ట్యాంక్ ని ఎంత వీలైతే అంత మురికిగా చేసేద్దాం. జాక్వాస్ చెప్పండి. క్లీన్ చేయొద్దు. ఆజ్ఞ పాటిస్తుంటా వాళ్ళంతా. ఎంత వీలైతే అంత మురికి చేయండి. మీ ఆలోచనలు కూడా మురికిగానే ఉండాలి. పళ్ళ డాక్టర్ తనే వచ్చి క్లీన్ చేసే లెవెల్ కి మురికి కావాలి. అదిరింది. మీరు బయటికి వెళ్ళబోయే చోటు రాబోతుంది. ఎక్కడ? నాకు కనిపించడం లేదు. అక్కడ భయంకరంగా గుంటగా దిగుతోంది అదేనా? అదే జూడ్. అలా అయితే సరే. సరే ముందు మీరిద్దరు దగ్గరగా రండి. ఇద్దరు బయటికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? ఓకే, మీరిప్పుడు బయటికి వెళ్ళడానికి సరైన టెక్నిక్ నా కొడుకు మీకు నేర్పిస్తాడు. ఎలా తప్పించుకోవాలో నేను చెప్తాను. సడన్ గా వాటర్ లో లెఫ్ట్ కట్ చేయాలి. అందరూ సీట్ బెల్ట్ చేసుకోవాలి. అదే స్పీడ్ లో వెళ్తే ఎవరైనా తప్పించుకోవచ్చు. వాడు నాతో ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. నువ్వు చాలా గడిచోడివే. నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకోసారి చెప్పు. ఓకే జెల్లీమ్యాన్. నిజంగా సరదాగా ఉంది, నాకు బాగా నచ్చింది. భద్రంగా బయటికి వెళ్ళిపోయారా? సరే ఇప్పుడు అలాగే వెనక్కి తిరిగి స్విమ్ చేస్తే సిడ్నీకి చేరుకోవచ్చు. సంతోషంగా వెళ్ళినట్టే. ఈ సహాయానికి చాలా థ్యాంక్స్ డ్యూడ్ క్రాష్. నీ కొడుకును అడిగారని చెప్పు. అందరూ వెళ్ళండి. నేమో ఉండుంటే ఎంతో సంతోషించేవాడు. ఏ క్రాష్, ఒక విషయం మర్చిపోయాను. నీకు వయసు ఎంత? 157. ఇంకా యవ్వనంగా ఉన్నా. వస్తా డ్యూడ్. 157. ఈ విషయం గుర్తుంచుకోవాలి. వావ్. మనం ఇందులోంచి వెళ్ళాలా? అవును. పి శర్మ 42 వాళ్ళ వయసుది నీకా? అవును. ఇప్పుడు మనం ఇలా తిన్నగా ఈదుకుంటూ వెళ్ళాలి. ఈదుకుంటూ వెళ్ళాలి, ఈదుకుంటూ వెళ్ళాలి. చాలాసేపు అయ్యేలా ఉంది. మనం ఒక ఆట ఆడుకుందాం. ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తున్నానో నువ్వు కనిపెట్టాలి. అది ఆరెంజ్ కలర్ లో చిన్నదిగా. అది నేనే. కరెక్ట్. ఇక తర్వాత కనిపెట్టు. అది ఆరెంజ్ కలర్ లో రెక్కలు కూడా ఉంటాయి, చాలా చిన్నదిగా. అది నేనే. తెలివైన వాడివే. ఇప్పుడు మరొకటి, అది ఆరెంజ్ లా చిన్నదిగా తెల్ల చారలతో. నేనే. తర్వాత ఏ అడుగుతావో అది నాకు తెలుసు. అది నేనే. అది కొట్టేశాను. అక్కడ తేలుతుంది, దాన్ని ఇంతకు ముందే నేను చూశాను. దీనికి అర్థం ఏమిటంటే మన ఇద్దరం తిన్నగా వెళ్లకుండా ఒక్క దగ్గరే చక్కర్లు కొడుతున్నాం. మన పైకి వెళ్తే తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా వెళ్ళాలో ఎవరైనా దాన్ని అడుగుదాం. సరే ఎవరు అడుగుతావు? దాన్నా? ఇక్కడ ఎవరు లేరుగా. ఏమంటున్నావు? ఇంత పెద్ద సముద్రంలో ఎవరు లేరా ఏంటి? మన ఇద్దరమే ఉన్నావా? వెతికి చూద్దాం. ఓకే, ఇక్కడ ఎవరు లేరు. అవును, ఎవరు లేరు. అక్కడెవరో ఉన్నారు. ఓకే, ఇప్పుడు దారి అడగడం నా వంతు. అదేదో నల్లగా భయంకరంగా ఉంది, పైగా పరిచయం లేని చేప. మన దారి అడగడానికి వెళ్ళి అది మనల్ని అమ్మంతా నమలేసి మింగేస్తే ఏం చేయగలం? ఎందుకు మీ మగాళ్ళంతా దారి అడగడానికి సంకోచిస్తారు? అసలు ఇప్పుడు ఎందుకు ఈ ఆరా మగా సమస్య? ఇప్పుడు మనకి ఏది ముఖ్యం? ప్రాణాలు వదులుకుంటావా ఏంటి? నీకు ఇక్కడి నుంచి వెళ్ళాలా వద్దా? అవును వెళ్ళాలి. మరి దానికి కావలసిన ప్రయత్నం చేయకుండా ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగలవు అనుకుంటున్నావు? అవును కానీ డౌరీ, నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. ఎప్పుడైనా నన్ను నమ్ము. ఎక్స్క్యూజ్ మీ, ఊహూ చంటబాయ్. హలో. చుంచు ఒకలా ఉండకు, హలో చెప్పు. హలో. ఇతని కొడుకు బింగో. నీమో. వాళ్ళు ఎవరో పట్టుకుపోయారు. ఎక్కడికి? సిడ్నీ. అవును, అందుకని అర్జెంట్ గా, చాలా చాలా అర్జెంట్ గా మేము అక్కడికి వెళ్ళి తీరాలి. అందుకు నువ్వు మాకు సాయం చేస్తావా? కమాన్ చంటబాయ్, త్వరగా చెప్పు. డోరీ, ఇక్కడ నేనే చంటబ్బాయిని. వాడు చంటబ్బాయి కాదు, పెద్ద పెద్ద బాయ్ అనుకుంటా. పెద్ద బాయే, పెద్ద తిమింగలం. అతనికి తిమింగలం భాష తెలుసు అనుకుంటా. తని కొడుకు తప్పిపోయా భాషని నీకు బాగా తెలుసా? దయచేసి మాకు దారి చూపించగలరా? చూడు, అతను తిరిగి వెళ్ళిపోతున్నాడు. అతను తిరిగి రాడు. అతన్ని నువ్వు అవమానపరిచావు. అయితే స్టైల్ మార్చుద్దాం. చౌరీకి దిచ్చి కడుపులో ఒక్కసారి గుడుగుడలాడుతుంది. అలా ఉంది, భాష ట్రై చేసి చూద్దాం. ఈ విషయం పరీక్షలు వద్దు. ఇది వచ్చినవాడు ఇంకా గట్టిగా ఇవ్వాలా? ఇది ఇంచుమించు కిల్లర్ వేల్ భాషలా ఉంది కదా. కిల్లర్ వేల్ భాష కాదు, ఏదో నట్టు వేస్తున్నట్టుగా ఉంది. ఆకలి మీద ఉన్నట్టుంది మనల్ని. దగ్గర పడుకు, అది క్లౌన్ ఫిష్ అని తిందో, చిన్న లార్వాలే తింటుంది. ఇదిగో వీటినే తింటుంది. ఇలా చూసావానేమో, బాగా చూడు. మురికి ఈ చోటు చాలా చండాలంగా ఉంది. నీ వల్ల ఇది జరిగింది నేమో, నీకు కృతజ్ఞత. క్లీన్ చేద్దని చెప్పానుగా, తప్పు చేశాను. బయట ఏం జరుగుతుందో చూద్దాం. బబుల్స్, నా బబుల్స్ అన్ని. నా చెల్లెలు ఎవరైనా చూస్తారా? హలో బాబరా, కొంచెం లేట్ అయింది. వచ్చేసాడు, మొదటి పేషెంట్ చూస్తాడు. హలో చిన్నది, నాకెందుకో ఇది బాగున్నట్టు. మన వల్ల ఈ చెత్తలోనే వాడు బతకాల్సి వచ్చింది, అది కూడా అర్థం. వచ్చేసాడు. ఏమైంది ట్యాంక్? ఎంత మురిగ్గా ఉందేమిటి? బార్బరా, రేపు ఉదయం నా మొదటి అపాయింట్మెంట్ ఎప్పుడు? 10 గంటలకు సార్. దాన్ని క్యాన్సిల్ చేసాయి. దారిలో వచ్చేలోగా నేను ఫిష్ ట్యాంక్ క్లీన్ చేయాలి. చెప్పింది వినిపించిందా నేమో. మీ నాన్న చూడడానికి రెడీ అయ్యావా? నాకు తెలుసు. ఇలా చూడు, నీకోసం ఎదురు చూస్తూ ఆయన ఈ సముద్రంలోనే ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. నువ్వు అదృష్టవంతుడివి. అవును. నీకేం కాలేదు, అంత సరైపోతుంది. లేదు, నాకు నమ్మకం లేదు. ఎదురు పడకు, నీ కొడుకును కాపాడచ్చు. లేదు లేదు, వాడికి ఏమి కాకుండా చూసుకుంటానని నేను ప్రమాణం చేశాను. చాలా వింత ప్రమాణం చేశావు. ఏంటి? చూడు, వాడి జీవితంలో ఏమీ కాకూడదనుకుంటే వాడి జీవితంలో ఏమీ కాడు. నీ కొడుకు హార్పుని త్వరలో కాపాడదాం. ఏం జరుగుతుంది? తెలియలేదు, తిమింగలాన్ని అడుగుదాం. డోరీ, డోరీ జరుగుతావు. మనం వచ్చి చేరామని చెప్తుందనుకుంటా. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? తిమింగలం భాషని చెప్పి ఏదేదో బాగోకు, సమస్య నీ పెద్దది చేస్తున్నావు. ఏంటో శబ్దం అయ్యో, నువ్వు ఎంత పని చేసావో చూడు. నీరు కిందకి వెళ్తోంది, కిందకి కిందకి కిందకి వెళ్తోంది. నిజంగారా? ఖచ్చితంగా చెప్తున్నారా? అవును, ఇప్పటికే సగం ఖాళీ అయింది. నేను సగం నిండిందని చెప్తాను. నాకు ఆ విషయం సరిగ్గా అర్థం కాలేదు. ఎందుకే మీరు మనల్ని గొంతులోకి పొమ్మంటున్నాడా, లేక కడుపులోనే ఉండమంటున్నాడా? గొంతులోకి పొమ్మంటున్నాడు. నీకు అర్థం కాలేదా? వాడు మనల్ని తింటున్నాడు. వాడికి నేను రుచిగా ఉంటానా, లేక నువ్వు రుచిగా ఉంటావా? వాడికి ఆహారం కావడం నాకు ఇష్టం లేదని చెప్పు. ఆపుతావా లేదా? నీ వల్ల కాదు, కానీ నీ వల్ల అవుతుందని నువ్వు అనుకుంటావు. నీ వల్ల ఖచ్చితంగా కాదు. నీవు సారీ, వద్దు. మనం వెళ్ళాల్సిన సమయం వచ్చిందని వాడు చెప్తున్నాడు. అన్ని ఖచ్చితంగా సవ్యంగానే జరుగుతాయి. అది నీకెలా తెలుసు? ఏ చెడు జరగదని నీకెలా ఖచ్చితంగా తెలుసు? ఏమో తెలీదు. మనం బ్రతికే ఉన్నాం. అలా చూడు, సిడిని సిద్ధి, ఆ సిద్ధి నీకు సిద్ధి. నువ్వు చెప్పేది కరెక్ట్ అయి డోరీ, మనం వచ్చేసాం. నా కొడుకుని ఇక్కడ పెట్టబోతున్నాం. చాలా థ్యాంక్స్. నాకు ఆ భాష మాట్లాడాలని ఆశగా ఉంది. ఓకే, నీవు అని తీసుకున్న బోట్ ని మనం కనిపెట్టాలి. సరే, ఇది కూడా మనం చేయగలం. గుడ్ మార్నింగ్. కలర్ పోయింది, ఇవాళ ముఖ్యమైన రోజు. సూర్యుడు వచ్చేసాడు, ట్యాంక్ క్లీన్ గా ఉంది. మనం అందరం బయటికి. ట్యాంక్ క్లీన్ గా ఉంది. నిన్న రాత్రి మనం నిద్రపోతున్నప్పుడు అతను ఇది ఫిక్స్ చేసి ఉండాలి. సరే, మనం ఇప్పుడు ఏం చేయాలి? అందులో ఏం రాసుంది? బీచ్. నువ్వు చెప్పేది అర్థం కావడం లేదు. ఈ ఎక్వస్కమ్ 2003 ఆల్ పర్పస్ సర్ఫ్ గ్రైనింగ్ మెయింటెనెన్స్ ఫ్రీ సాల్ట్ వాటర్ ప్యూరిఫైయర్ మీ ట్యాంక్ లో ఉన్న చేపల ఆయుష్ని పెంచుతోంది. ఈ ఫిల్టర్ మీ ట్యాంక్ పరిస్థితిని 5 నిమిషాలకు ఒకసారి స్కాన్ చేస్తూ ఉంచండి. అంటే ఏంటి? నువ్వు పనికి రాకుండా నాశనం అయిపోతావు. మనం తప్పించుకునే ప్లాన్ తారుమారైంది. అంటే మనం తప్పించుకోవడానికి ఇక్కడ దాక్కునిమో. తను కాదు, ఎప్పుడూ తెలియట్లేదే. ఆ పార్పల్లో టార్ల వస్తే ఏం చేసి కాదు, ఆలోచిద్దాం. కింద వైపు ఇదు నీమో, కింద వైపు ఇదు. ఏమైంది? బ్రహ్మాండం నీమో, పట్టుకెళ్ళిపోయారా నీమో? అలాగే కాస్తుంటే బయటపడి ఉండేది. అయ్యో నీమో, భయపడదు, ధైర్యంగా ఉండు. నీకు నీకు నీకు ఏం కాదు, ధైర్యంగా ఉండు. నీకేం కాదు, ధైర్యంగా ఉండు నీమో. ఇందులో ఏ పడవనైనా ఇంతకు ముందు చూసినట్టు అనిపిస్తోందా? లేదు, కానీ ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది. కమ్ ఆన్ డోరీ, మనం దాన్ని ఎలాగైనా కనిపెట్టాలి. టైర్డ్ గా ఉన్నాను. నీళ్ళు టైర్డ్ గా లేదా? డోరీ, ఇద్దరు బాబు, లే కమ్ ఆన్ బాబు. అది బాత్ కాదు, అది ఒక పెళ్లికే. నేను ఇంత దూరం వచ్చింది వీడికి ఆహారం కావడానికి కాదు. నైజల్, అక్కడ ఏం దొరుకుతుందో చూసావా? ఏంటి ఏంటి ఏంటి? పేగల దాకా తినుంటాడు, అందుకే ఇప్పుడు అవసరపడుతున్నాడు. పాపం, అతనికి సహాయం కావాలనుకుంటాను. మాట్లాడుతూనే ఉండండి, కానీ సహాయానికి ఒక్కరు కదలరు. జనా, ఏమైంది? చేప గొంతు అడ్డం పడిందా? బాబోయ్ నిజమే, నా కొడుకు నీమోని కడిపెట్టాలి. నీమోనా? ఇదే ఆ చేప. సముద్రంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడని చెప్పేనే అదే ఇది. ఏయ్, నీ కొడుకు ఎక్కడున్నాడో నాకు? ఏయ్, వెళ్ళొద్దు, వెళ్ళొచ్చేయి, ఆగు, త్వరగా వెళ్ళు. నేను నీకు ఏ విషయం చెప్పాలి. నాకు ఇద్దరు కదలకుండా అదే చోట అలాగే ఉండండి. మీరు ప్రాణాలతో బయటపడాలంటే వెంటనే నా నోట్లోకి దూకేయండి. నీ నోట్లోకి దూకాలా? దాని తర్వాత మేమెలా బ్రతికుంటాం? నాకు ఎందుకంటున్నానంటే, నేను నీ కొడుకు దగ్గరకు తీసుకెళ్లాలిగా. వాడు నీకు తెలుసా? అవును, నీ కొడుకు నాకు తెలుసు. వాడు ఆరెంజ్ రంగులో ఉంటాడు, ఒకవైపు రెక్క సరిగ్గా ఉండదు. బాగా గట్టిగా పట్టుకోండి. డార్లా, మీ మావయ్య గారు నిన్ను పిలుస్తున్నారు. ఏదమ్మా, నీ ముత్యాల పళ్ళను చూపించు. నేను ఒక పిరానాని, అవి అమెజాన్ అడవుల్లో ఉంటాయి. పిరానా అనేది ఒక చేప, నేను నీకు ఇచ్చే కానుక కూడా చేప. నాకు చెప్పక. అయ్యో, పాపం చచ్చిపోయింది. సాగర పుత్రుడు, నీ కారు చేద్దాం అనుకున్న చేప కారులో ఉండిపోయింది. నేను వెళ్ళి తీసుకొస్తా. చనిపోలేదు, చచ్చిపోయిన వాళ్ళు నడిపిస్తూ ఉండాలి. చేస్తేనే వాడిని డ్రైనేజ్ లో వేస్తారు, అప్పుడే వాడు సముద్రంలోకి చేరుకోగలడు. డ్రైనేజ్ లో పడేస్తారా? ఆ పిల్లలు, అయ్యో, డస్ట్బిన్ లో వేసేస్తున్నాడు. వాళ్ళ నాన్న తీసుకొచ్చాను. ఎక్కడ ఎక్కడ కుదరదు. చేస్తాను. కదలదు, అలాగే ఉండు, భయపడద్దు, ధైర్యంగా ఉండు. అయ్యో బాబు, మళ్ళీ ఛాయల్లో కనిపించకూడదు. డాడీ, నువ్వు చావలేదా? బతికే ఉన్నావా? కలిపేరు కలిపేరు. వారహాకాలుకి పర్వతానికి పదండి. ఎందుకు నీ తెరుపుతూనే ఉన్నావు? నిప్పుల వలయం. ఏమైంది? వీటన్నిటికీ పిచ్చెక్కింద ఏమిటి? నీమో, మీ నాన్నగారిని చూస్తే నేను అడిగినట్టుగా చెప్తావా? ఎలాగైనా ఆయన దగ్గరికి వెళ్ళు. మిగిలి పడకండి, అన్ని డ్రైనేజీలు సముద్రంలో కలుస్తాయి. చాలా బాధగా ఉంది. ఐఎమ్ సారీ. హే డోరీ, నువ్వు నాకు తోడు లేకపోయి ఉంటే నేను ఇంత దూరం రాగలిగుండేవాణ్ణి కాదు. అందుకు నీకు కృతజ్ఞతలు. ఒక నిమిషం ఉండు. అవు వెళుతావు, ఏంటి వెళ్ళిపోతున్నావు? అంతా అయిపోయింది డోరి, ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. నీ మోయిక లేడు, నేనింటికి తిరిగి వెళ్తున్నాను. ఆగు, వెళుతాగు. ఆగు, నన్ను వదిలి వెళ్ళొద్దు ప్లీజ్. ఇంత ఇదిగా నాతో ఇంతకు ముందు ఎవరూ లేరు. నువ్వు కూడా వెళ్ళిపోయావంటే, నువ్వు వెళ్ళావంటే, నువ్వు నాతో పాటు ఉంటే నాకు అన్ని గుర్తుంటాయి. చూస్తావా, పే షర్మన్ 42 నాకు గుర్తుంది, నాకు బాగానే గుర్తుంది. నిన్ను చూస్తున్నప్పుడల్లా నాకు గుర్తుకొస్తుంది. నిన్ను చూస్తున్నప్పుడల్లా మనశ్శాంతిగా ఉంది. ప్లీజ్ నీకు నేను దూరం కాను లేను, జరిగింది మరువలేను. నన్ను క్షమించు డోరి, నేను మర్చిపోవాలనుకుంటున్నాను. ఆహా, ఎంత ఆహారం దొరుకుతోంది! స్వర్గం అంటే ఇదే స్వర్గం. ఇక్కడ ఉండకూడదు, ఇది వెళ్ళిపోండి. దూరంగా వెళ్ళిపో. సరిగ్గా మీరెవరిని వెతుకుతున్నారు? నేను ఎక్కడున్నానో అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, కానీ ఎవరు వదిలేసి వెళ్ళినట్టు తెలుస్తుంది. ప్రయత్నిస్తాను. దిగులు పడకండి, ఏం పర్వాలేదు, నేను ఒకరి కోసం వెతుకుతున్నాను. హే, మనిద్దరం కలిసి వెతుకుదామా? నా పేరు డోరీ. నా పేరు నీమో. నీమో పేరు చాలా బాగుంది. ఒక నిమిషం చూడు, అది మీ డాడీయా మా డాడీయా? మా డాడీ. అర్థమైంది. కానీ మనం ఇప్పుడు ఎక్కడున్నా? 42 బాల్బు వేసి నువ్వు చచ్చిపోయావు, నేను చూశాను. ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు బతికే ఉన్నావు. నేను కనిపెట్టేశాను. మీ డాడీ? మీ డాడీ? ఆయన మీకు తెలుసా ఎక్కడున్నాడు? ఇటువైపు కాదు, ఇటువైపు నాకంటే పెద్ద. చూసావు, అతను ఎక్కడికి వెళ్ళాడో చెప్పను. నా చేత మీరు చెప్పించలేరు. నన్ను నిజం చెప్పేస్తాను, చేపల కోసం వేసిన మొరవైపు వెళ్ళాడు. నన్ను కళ్ళు కనిపించట్లేదా? సారీ, నేను కావాలని చేయలేదు. నీమోనా? నీమో నీమో నీమో పట్టుకే ఉన్నాడు. నమ్మలేకపోతున్నాను. నీకేం కాలేదు, చాలా సంతోషంగా ఉంది. నీమో ఇక్కడ ఉండకండి, తిరిగి వెళ్ళిపోండి, తిరిగి వచ్చేయండి. నువ్వు అన్నది కరెక్టే, నువ్వు కాపాడగలవు నాకు తెలుసు. జీవితంలో నీకు ఏ ఆపద రానివ్వను. అదృష్టం నీకేం కాలేదు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఇలా చూడు నిమో, నువ్వు నన్ను క్షమించాలి నిమో. విషయం తెలుసా? సముద్రపు తాబేళ్లు, వాటిలో ఒక దాన్ని కలిశాను. దాని వయసు 150 ఏళ్లకు పైగా ఉందట. 150 ఏళ్ళ? అవును. కానీ శాండీ ప్లాంక్టన్ అవి 100 ఏళ్లే బతుకుతాయన్నాడే. శాండీ ప్లాంక్టన్? నేను ఈ మహాసముద్రాన్ని తిరిగి వచ్చాను, నాకు అతనికి తెలిసినంత కూడా తెలియదంటావా? ఆ తాబేళ్లకి 150 ఏళ్ళు ఎంత కాదు. స్కూల్కి వెళ్ళాలి, టైం అయింది. లే వెళ్ళాలి, నేనే గెలుస్తాను. నీ వల్ల కాదు, నేనే గెలిచాను. నా కొడుకు వచ్చాడు. రండి, భవిష్యత్ మేధావులారా. జెల్లీ ఫిష్ కి గోల్డ్ ఫిష్ కి పెళ్లి జరిగినప్పుడు అందరూ కలిసి వాటికి ఒక ఇల్లు కట్టిద్దామన్నారు. ఇల్లు కట్టడానికి జల్లిని తమ్మంటే పెళ్లి కొడుకు జల్లిని తెచ్చారు. రా బాబు నీమో, ఇదెవరు? ఒరుగురు నుంచి వచ్చాడు. అలాగా? నిజంగానే చెప్తున్నాను మూర్తి, నువ్వు చెప్పిన జోక్ వింటుంటే నవ్వు ఆపుకోలేకపోతున్నాను. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఎవరు భయపడకండి, మళ్ళీ కొత్త మెంబర్ క్షేమంగా చేరారని చూడడానికి వచ్చాం. థ్యాంక్స్ ఫ్రెండ్. సరే మళ్ళీ నెక్స్ట్ వీక్ మీట్ అవుదాం. మనకు తొందర కదా డోర్రి. అరే చేపలు నా మిత్రులు, ఆహారం కాదు. బాయ్, గట్టిగా పట్టుకోండి, మనం బయలుదేరుతున్నాం. విజ్ఞానాన్ని పెంచే అద్భుత పై వెళ్ళిరా బాబు, సరదాగా ఉండు. సరే కొంచెం ఆగండి, నేను ఒకటి మర్చిపోయాను. లవ్ యూ డాడ్. ఐ లవ్ యూ టు నీమో. డాడీ ఇప్పుడు నన్ను వెళ్ళమంటావా? సారీ, అక్కడికి వెళ్ళి అన్ని నేర్చుకునిరా. గుడ్ బై. నీమో, నీమో, బై నీమో. బార్బరా, నాకు విషయం అర్థం కాలేదు. ఈ ఫిల్టర్ లైఫ్ టైం గ్యారంటీ ఇచ్చాడు కానీ పాడైందే. ఈ ట్యాంక్ నేనే క్లీన్ చేయాలి కాబట్టి చేపలన్నింటినీ బయటకు తీసి సంచుల్లో పెట్టి. చేపలన్నీ ఏమయ్యాయి? ఇప్పుడు ఏం చేసేదే? The sea, somewhere waiting for me. My lover stands on golden sands and watches the ships that go sailing. Somewhere beyond the sea, she's there watching for me. If I could fly like birds on high, then straight to her arms I'll go sailing. It's far beyond the stars, it's near beyond the moon. I know beyond a doubt my heart lead me there soon. We'll meet beyond the shore. We'll kiss just like before. Happy we'll be beyond the sea. And never again I'll go sailing. Just as before, happy we will be beyond the sea, and never again I'll go sailing. No more sailing, so long sailing, sailing, no more sailing. Goodbye, farewell, my friend, no sailing. So long sailing, no more sailing. No more farewell. Auf Wiedersehen.